అందరికి నమస్కారం. బాగున్నారా? మహాశివరాత్రి నాడు ఆ పరమశివుడిలో ఐక్యమైపోయిన మహావ్యక్తి నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆరాధ జయం సూర్యనారాయణ రాజు గారు. ఆయన నా మొట్టమొదటి సినిమాకి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం వాళ్ళ అబ్బాయి నటించిన ప్రభాస్ నటించిన బాహుబలి వరకు ఇంతవరకు వచ్చింది మీ ఆదరణతో. రేవంత్, దీపు, భైరవ, ఆదిత్య, హైమత్, రోహిత్, అమ్మాయిలు అందరూ రండి, అందరూ వచ్చేయండి. సూర్యనారాయణ రాజు గారు, మీ అబ్బాయి నటించిన ఈ బాహుబలి చిత్రంలో ఒక గొప్ప పాటని మీరు వింటారని ఆశిస్తున్నాను, విని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. వన్ టూ, వన్ టూ త్రీ ఫోర్. హాయ్ డార్లింగ్స్,